అత తైత్రీయ ఆరణ్య ప్రథమ ప్రశ్న ప్రారంభ. భద్రం దధాతు ఓం శాంతి శాంతి శాంతి. భద్రం కణే శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిః యశేమ దేవహి కంయదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఆపమాపామపః సర్వాః అస్మాదస్మాదితోముతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసం చ స్కరర్థిరా వాయువశ్వారశ్మిపదయః మరీచ్యాత్మానో అద్రుహః దేవేర్భువనసోవరీ పుత్రవత్వాయ మే సుత మహానాం నేర్మహామానాః మహసో మహసస్వః దేవేః పర్జన్యసోవరీ పుత్రవత్వాయ మే సుత అపాశ్నుష్మిమపారక్షః అపాశ్నుష్మిమపారఘమ్ అపాఘ్రామపచావర్తిమ్ అపదేవీరితోహిత వజ్రం దేవీర్ధీతాగిశ్చ భువనం దేవసూవరీ ఆదిత్యానదితిం దేవీం యోనినోర్ధముదీషత శివానశ్యంతమా భవంతో దివ్యా ఆప ఓషధయః స్మృళీకా సరస్వతీ మా దే వ్యోమసందృశి స్మృతిః ప్రత్యక్షమైతిహ్యం హనుమానశ్చతుష్టయం ఏతైరాదిత్యమండలం సర్వైరేవ విధాస్యతే సూర్యో మరీచిమాదత్తే సర్వస్మాద్భువనాదధి తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణం నదీవ ప్రభవాత్ కాచిత్ అక్షయ్యాత్స్యందతే యథా తాన్నద్యోభి సమాయంతి సోరస్ సతేన నివర్తతే ఏవం నానా సముత్థానాః కాలాః సంవత్సరగ్శ్రితాః అనుషశ్చ మహషశ్చ సర్వే సమభయంత్రితం సతైః సర్వైః సమావిష్టః ఓరుః సన్న నివర్తతే అధి సంవత్సరం విద్యాత్ తదేవ లక్షణే అణుభిశ్చ మహద్భిశ్చ సమారూఢః ప్రదృశ్యతే సంవత్సరః ప్రత్యక్షేణ నాధిసత్వః ప్రదృశ్యతే పటరో విక్రిధః పింగః ఏతద్వరుణలక్షణం యత్రైతదుపదృశ్యతే సహస్రం తత్ర నీయతే ఏకగం హి శిరో నానాముఖే కృత్స్నం తదృతులక్షణం ఉభయతః సప్తేంద్రియాణి జల్పితం దేవదిహ్యతే శుక్లకృష్ణే సంవత్సరస్య దక్షిణవామయోః పార్శ్వయోః తస్యైషా భవతి శుక్రంతే అన్యద్యజతంతే అన్యత్ విషురూపే అహనే ద్యౌరివాసి విశ్వాహి మాయా అవసి స్వధావః భద్రాతే పూషణ్యః రాతిరస్త్వితి నాత్ర భువనం న పూషా న పశవః నాదిత్యః సంవత్సర ఏవ ప్రత్యక్షేణ ప్రియతమం విద్యాత్ ఏతద్వై సంవత్సరస్య ప్రియతమగం రూపం యోస్య మహానర్థ ఉత్పత్స్యమానో భవతి ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దద్యాత్ సాకం జానాగుం సప్తథమాహురేకజం షడుభ్యమారుషయో దేవజాయి తేషామిష్టాని విహితాని ధామశః స్థాత్రేరేజంతే వికృతాని రూపశః ఓనుమర్యా అమిథితః సఖా సఖాయమబ్రవీర్ జహాకో అస్మదీషతే యస్తిజసఖివిదగం సఖాయం అతస్య వాచ్యపి భాగో అస్తి యదీగం శృణోత్యలకగం శృణోతి నహి ప్రవేదసుకృతస్య పంథామితి ఋతుర్ఋతునానుద్యమానః ఇననాదాభిధావః షష్టిశ్చత్రగుంశకావల్గాః శుక్లకృష్ణౌ చ షాష్టికౌ సారాగవస్త్రైర్జ్వరదక్షః వసంతో వసుభిః సహ సంవత్సరస్య సవితుః ప్రైషకృత్ప్రథమస్మృతః అమూనాదయతేత్యన్యాన్ అమోగుశ్చ పరిరక్షతః ఏతావాచః ప్రయుజ్యంతే యత్రైతదుపదృశ్యతే ఏతదేవ విజానీయాత్ ప్రమాణం కాలపర్యయే విశేషణం తు వక్ష్యామః ఋతూనాం తన్నిబోధత శుక్లవాసారుద్రగణః గ్రీష్మేణావర్తతే సహ విజహన్ పృథివీగుం సర్వాం జ్యోతిషా ప్రతిఖ్యేన సహ విశ్వరూపాణి వాసాగుంసి ఆదిత్యానాం నిబోధత సంవత్సరేణం కర్మఫలం వర్షాభిర్దదతాగుంస అదుఃఖో దుఃఖచక్షురివ పద్మాపీత ఇవ దృశ్యతే శీతేనావ్యథయన్నివ రురుదక్ష ఇవ దృశ్యతే హ్లాదయతే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషి యా వై ప్రజాభ్రగ్గిష్యంతే సంవత్సరాత్తాభ్రగ్గిష్యంతే యాః ప్రతిష్ఠంతే సంవత్సరేతాః ప్రతిష్ఠంతే వర్షాభ్యగిత్యర్థః అక్షిదుఃఖోత్థితస్యైవ విప్రసన్నే కనీనికే ఆంతే చాద్గణం నాస్తి ఋభూణాంతన్నిబోధత కనకాభానివాసాగుంసి అహతాని నిబోధత అన్నమశ్మీతమృజ్మీత అహంబో జీవనప్రదః ఏతావాచః ప్రయుజ్యంతే శరద్యత్రోపదృశ్యతే అభిధోన్వంతో భిఘ్నంత ఇవ పాతవంతో మరుద్గణాః అముతో జేతుమిషుముఖమివ సన్నద్ధాః సహ దదృశేహ అబధ్వస్తైర్వస్తివర్ణైరివ విశిఖాసః కపర్దినః అక్రుద్ధస్య యోత్స్యమానస్య క్రుద్ధస్యేవ లోహిణీ హేమతశ్చక్షుషీ విద్యాత్ అక్ష్మయోః క్షిపణోరివ దుర్భిక్షం దేవలోకేషు మనోనాముదకం గృహే ఏతావాచః ప్రవదంతీః వైద్యుతో యాంతి శైశిరీః తా అగ్నిః పవమానా అన్వయేక్షత ఇహ జీవికామపరిపశ్యన్ తస్యేషా భవతి విహేహవస్వ తపసః మరుతః సూర్యత్వచః శర్మ సప్రథా ఆవృణే అదితామ్రాణి వాసాగుంసి అష్టివజ్రిశతఘ్ని చ విశ్వే దేవా విప్రహరంతి అగ్నిజిహ్వాసశ్చత నైవ దేవో న మర్త్యః న రాజా వరుణో విభుః నాగ్నిర్నేంద్రో న పవమానః మాదృక్కచ్చన విద్యతే దివ్యస్యైకా ధనురార్త్నిః పృథివ్యామపరాశ్రితా తస్యేంద్రో వమ్రిరూపేణ ధనుర్జ్యామచ్ఛినత్స్వయం తదింద్రధనురిత్యజ్యం అభ్రవర్ణేషు చక్షతే ఏతదేవ శృంగోర్భారిహస్పత్యస్య ఏతద్రుద్రస్య ధనుః రుద్రస్య త్వేవ ధనురార్త్నిః శిర ఉత్పిపేష సప్రవర్గ్యోభవత్ తస్మాద్యస్ సప్రవర్గేణ యజ్ఞేన యజతే రుద్రస్య సశిరః ప్రతిదధాతి నైనగుం రుద్ర ఆరుకో భవతి య ఏవం వేద అత్యోర్ధ్వాక్షోతిరశ్చాత్ శిశిరః ప్రదృశ్యతే నైవ రూపన్న వాసాగుంసి నక్షః ప్రతిదృశ్యతే అన్యోన్యం తు నహి వ్యస్రాతః సతస్తద్దేవలక్షణం లోహితోక్ష్ణిసారశీర్ష్ణిః సూర్యస్యోదయనం ప్రతి త్వం కరోషిణ్యంజలికాం త్వం కరోషి నిజానుకాం నిజానుకామేన్యంజలికా అమేవాచముపాసతామితి తస్మై సర్వరితవో నమంతే మర్యాదాకరత్వాత్ ప్రపురోధాం బ్రాహ్మణ ఆప్నోతి ఏవం వేద స ఖలు సంవత్సర ఏతైః సేనానీభిః సహ ఇంద్రాయ సర్వాన్ కామానభివహతి సద్రప్సః తస్యేషా భవతి అవద్రప్సో అగుం సుమతిమతిష్ఠత్ యానః కృష్ణో దశభిః సహస్రైః ఆవర్తమింద్రశ్చాధమంతం ఉపస్నుహితం రమణామథగ్రామితి ఏతయైవేంద్రః సలావృక్యా సహ అసురాన్ పరివృష్టతి పృథివ్యగుం సుమతి తామన్వవస్థితః సంవత్సరో దివం చ నైవం విదుషాచార్యాంతే వాసినౌ అన్యోన్యస్మై ద్రుహ్యాతాం యో ద్రుహ్యతి భ్రశ్యతే స్వర్గాల్లోకాత్ ఇత్యుతుమండలాని సూర్యమండలాన్యాక్షాయికాః అత ఊర్ధ్వగం స నిర్వచనాః ఆరోగోభ్రాజః పటరః పతంగః స్వర్ణరో జ్యోతిషీమాన్ విభాసః తే అస్మై సర్వే దివమాతపంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతి కశ్యపోష్టమః స మహామేరున్న జహాతి తస్యేషా భవతి యత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను యస్మిన్ సూర్యా అర్పితా సప్త సాకం తస్మిన్ రాజానమధివిశ్రయేమమితి తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే తాన్ సోమః కశ్యపాదధి నిర్ధమతి భ్రస్తా కర్మకృతి వైవం ప్రాణో జీవానీంద్రియజీవాని సప్తశీర్షణ్యాః ప్రాణాః సూర్యా ఇత్యాచార్యాః అపశ్యమహమేతాన్ సప్త సూర్యానితి పంచకర్ణో వాత్స్యాయనః సప్తకర్ణశ్చ ప్రాక్షిః ఆనుశ్రవిక ఏవ నౌ కశ్యప ఇతి ఉభౌ వేదయితే నహి సేతుమివ మహామేరుం గంతుం అపశ్యమహమేతత్ సూర్యమండలం పరివర్తమానం దార్యః ప్రాణత్రాతః గచ్చంత మహామేరుం ఏకం చాజహతం భ్రాజపటర పతంగా నిహనే తిష్ఠన్నాతపంతి తస్మాదిహతత్రితపాః అముత్రేతరే తస్మాదిహాతత్రితపాః తేషామేషా భవతి సప్తసూర్యాదివమను ప్రవిష్టాః తానన్వేతి పశుభిర్దక్షిణావాన్ తే అస్మై సర్వే ఘృతమాతపంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతి సప్తర్త్విజః సూర్యా ఇత్యాచార్యాః తేషామేషా భవతి సప్తదిశో నానాసూర్యాః సప్తహోతారరిత్విజః దేవా ఆదిత్యాయే సప్త తేభిః సోమాభిరక్షణ ఇతి తదప్యాం నాయః దిగ్భ్రాజరుతోం కరోతి ఏతయైవావృతా సహస్రసూర్యతాయా ఇతి వైశంపాయనః కస్యేషా భవతి యద్యావ ఇంద్రతే శతగం శతం భూమేః ఉదాస్యః నత్వా వజ్రేణ సహస్రగం సూర్యాః అనునజాతమష్టరోదసీ ఇతి నానాలింగద్వాదృతో నాన్నానాసూర్యత్వం అష్టౌ తవ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత ఊర్ధ్వం తేషామేషా భవతి చిత్రం దేవానాముదగాగనీకం చక్షర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చేతి వేదమభ్యన్నివిశతే వాయగుం సంవత్సరో మిథః వాహః క్వేజం దేవరాత్రీ త్వమాసారుతవశ్రితాః అర్ధమాసా ముహూర్తాః నిమేషాస్త్రుటిభిః సహ వేమా ఆపో నివిశంతే యదీతో యాంతి సంప్రతి కాలా అప్సు నివిశంతే ఆపః సూర్యే సమాహితాః అభ్రాణ్యపః ప్రపద్యంతే విద్యుత్సూర్యే సమాహితా అనవర్ణే ఇమే భూమి ఇయంచాసౌ చరోదసే కిగ్గస్విదత్రాంతరా భూతం ఏనేమే విధృతే ఉభే విష్ణునా విధృతే భూమి ఇది వత్సస్య వేదనా ఇరావతే ధేనుమతే భూతం సూయవసిని మనుషే దశస్యే వ్యష్టభ్రాగ్రోదసే విష్ణవేతే దాధర్థ పృథివీమహితో మయూఖైః కిం తద్విష్ణోర్బలమాహుః కాదేప్తిః కిం పరాయణం ఏకో జగ్ధారయద్దేవః రేజతే రోదసీ ఉభే పాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం అగ్నయో వాయవశ్చైవ ఏతదస్య పరాయణం పృచ్ఛామి త్వాపరం నృత్యం అవమం మధ్యమంచతం లోకం చ పుణ్యపాపానాం ఏతత్ పృచ్ఛామి సంప్రతి అముమాహుః పరం నృత్యం అవమానం తు మధ్యమం అగ్నిరేవావమో మృత్యుః చంద్రమాశ్చతురుచ్యతే అనాభోగాః పరం నృత్యం పాపాః సంయంతి సర్వదా ఆభోగాస్త్వేవ సంయంతి యత్ర పుణ్యకృతో జనాః తతో మధ్యమమాగంతి చతుమగ్నిం చ సంప్రతి పృచ్ఛామి త్వా పాపకృతః యత్ర జాతయతే నమః త్వన్నస్తద్బ్రహ్మన్ ప్రబ్రూహి యది వేద్ధాసకో గృహాన్ కశ్యపాద్విదితా సూర్యాః పాపాన్ నిర్ఘ్నంతి సర్వదా రోదస్యోరంతర్దేశేషు తత్రన్యస్యంతే వాసవైః తే శరీరాః ప్రపద్యంతే యథా పుణ్యస్య కర్మణః అపాణ్యపాదకేశాసః తత్ర తేజో నిజాజనాః మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానా స్వకర్మభిః ఆశాదికాః క్రిమయ ఇవ తతః పూయంతే వాసవైః అపైతం మృత్యుం జయతి య ఏవం వేద సఖల్వైవం విద్బ్రాహ్మణః దీర్ఘశ్రుత్తమో భవతి కశ్య పశ్యాతిథిః సిద్ధగమనః సిద్ధాగమనః తస్యైషా భవతి ఆయస్మిన్ సప్తవాసవాః రోహంతి పూర్వ్యారుహః ఋషిర్హ దీర్ఘశ్రుత్తమః ఇంద్రస్య ఘర్మో అతిథిరితి కశ్యపః పశ్యకో భవతి యత్సర్వం పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్ అథాగ్నేరష్టపురుషస్య తస్యేషా భవతి అగ్నేనయసుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవభయునాని విద్వాన్ యుజోధ్యస్మజ్జుహురాణమేన భూజిష్ఠాంతేన ఉక్తిం విధేమేతి అగ్నిశ్చ జాతవేదాశ్చ సహోజా అజిరా ప్రభుః వైశ్వానరో నర్యాపాశ్చ పంక్తిరాధాశ్చ సప్తమః నిసర్పేవాష్టమోగ్నీనాం ఏతేష్టౌ వసవః క్షితావితి యథత్వేవాగ్నేరర్చిర్వర్ణ విశేషాః నీలార్చిశ్చ పీతకార్చిశ్చేతి అథ వాయోరేకాదశ పురుషస్యైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానావ్యవధాతాః యాశ్చ వాసుకి వేద్యుతాః రజతాః పరుషాః శ్యామాః కపిలా అతిలోహితాః ఊర్ధ్వా అవపతంతాశ్చ వైద్యుత ఇత్యేకాదశ నైనం వైద్యుతో హి నస్తి యఏవం వేద సహోవాచవ్యాసః పారాశర్యః విద్యుద్వధమేవాహం మృత్యుమేచ్చమితి నత్వకామగం హంతి యఏవం వేద అసగంధర్వగణాః స్వానభ్రాట్ అంగారిర్బంభారిః హస్తస్సుహస్తః కృశానర్విశ్వావసుః మూర్ధన్వాన్ సూర్యవర్చాః కృతిరిత్యేకాదశ గంధర్వగణాః దేవాశ్చ మహాదేవాః రశ్మయశ్చ దేవాగరాగిరః నైనంగరోహి నస్తి య ఏవం వేద గౌరీమిమాయసలిలాని తక్షతి ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూభుషీ సహస్రాక్షరాపరమే వ్యోమన్నితి వాచో విశేషణం అథ నిగదవ్యాఖ్యాతాః తాననుక్రమిష్యామః వరాహవస్వతపసః విద్యన్మహసోధోపయః శ్వాపజో గృహమేధాశ్చేత్యేతే యే చేమె శిమి విద్విషః పర్జన్యాః సప్త పృథివీమభివర్షంతి వృష్టిభిరితి ఏతయైవ విభక్తి విపరీతాః సప్తభిర్వాతైరుదీరితాః అమోల్లోకానభివర్షంతి తేషామేషా భవతి సమానమేతదుదకం ఉచ్చైత్యవచాహభిః భూమిం పర్జన్యా జిన్వంతి దివం జిన్వంత్యగ్నయ ఇతి యదక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసతే మహర్షిమస్య గోత్తారం జమదగ్నిమకుర్వత జమదగ్నిరాప్యాయతే ఛందోభిశ్చతురుత్తరైః రాజ్ఞః సోమస్య తృప్తాసః బ్రహ్మణా వీర్యావత శివానః ప్రదిశో దిశః తచ్ఛన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే సోమపా అసోమపా ఇతి నిగదవ్యాఖ్యాతాః సహస్రవృతియం భూమిః పరం వ్యోమ సహస్రవృత్ అశ్వినా భృజ్యో నా సత్యా విశ్వస్య జగతస్పతి జాజా భూమిః పతిర్వ్యోమ మిథునంతా అతుర్యథుః పుత్రో బృహస్పతి రుద్రః సరమా ఇతి స్త్రీ పుమాం శుక్రం వా మన్యద్యజతం వా మన్యత్ విషరూపే అహనే ద్యౌరివస్థః విశ్వాహి మాయా అవసస్వధావంతౌ భద్రావాం పూషణా విహరాతిరస్తు వాసాత్యౌ చిత్రౌ జగతో నిధానౌ ద్యావా భూమే చరథః సగం సఖాయౌ తావశ్వినా రాసభాశ్వాహవం మే శుభస్పతి ఆగతగం సోర్వ్యజాసః యుగ్రోహభుజ్యమశ్వినోదమేఘే రజన్న కశ్చిన్మమృవా అవాహాః తమోహసుర్నౌభిరాత్మన్వతీభిః అంతరిక్షప్రడ్భిరపోగకాభిః తిస్రః క్షపస్త్రిరహాతిర్వ్రజద్భిః నాసత్యాభుజ్యమాహసః పతంగైః సముద్రస్య ధన్వన్నార్ద్రస్య పారే త్రిభిరథైః శతపద్భిః షడశ్వైః సవితారం వితన్వంతం అనుబధ్నాతిశాంబరః ఆపపూరుషం వరశ్చైవ సవితారే పశోభవత్ యగుంసతృప్తం విదిత్వైవ బహుసోమగిరం వశీ అన్వేతి తుగ్రోవక్రిగాంతం ఆయసూయాన్ సోమతృక్షుషు ససంగ్రామస్తమోద్యోద్యోతః వాచోగాః పిపాతి తత్ సతద్గోభిస్తవాత్యేత్యన్యే రక్షసానన్వితాశ్చయే అన్వేతి పరివృత్యాస్తః ఏవమేతౌ స్థో అశ్వినా తే ఏతేద్యః పృథివ్యోః అహరహర్గర్భం దధాథే తయోరేతౌ వత్సావహో రాత్రే పృథివ్యా అహః దివో రాత్రిః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ అగ్నిశ్చాదిత్యశ్చ రాత్రేర్వత్సః శ్వేత ఆదిత్యః అహ్నోగ్నిః తామ్రో అరుణః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ వృత్రశ్చ వైద్యుతశ్చ అగ్నేర్వృత్రః వైద్యుత ఆదిత్యస్య తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ ఉష్మా చ నేహారశ్చ వృత్రస్యోష్మా వైద్యుతస్య నేహారః తౌ తావేవ ప్రతిపద్యేతే సేయగం రాత్రే గర్భిణీ పుత్రేణ సంవసతి తస్యావా ఏతదుల్బణం యద్రాత్రౌ రశ్మయః యథాగోర్గర్భిణ్యా ఉల్బణం ఏవమేతస్య ఉల్బణం ప్రజయిష్ణః ప్రజయా చ పశుభిశ్చ భవతి య ఏవం వేద ఏతముద్యంతమపి యంతం చేతి ఆదిత్యః పుణ్యస్య వత్సః అథ పవిత్రాంగిరసః పవిత్రవంతః పరివాజమాసతే ఇతైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం మహః సముద్రం వరుణస్తిరోదధే ధీరాయుచ్ఛే కుర్ధరుణేష్మారభం పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేష విశ్వతః అతత్తతనోర్నత గామో అశ్నుతే శ్రుతాశయిద్వహంతస్తత్సమాసత బ్రహ్మా దేవానాం అసతః సద్యేతతక్షుః ఋషయః సప్తాత్రిశ్చయత్ సర్వే త్రయో అగస్త్యశ్చ నక్షత్రైః సంకృతోపసన్ అథ సవితుశ్యావాశ్వస్యావర్తికామస్య అమీయరక్షా నిహితా స ఉచ్చా నక్తందదృశ్రే కుహచిద్దివేయుః అదబ్ధాని వరుణస్య వ్రతాని విచాకశ్చంద్రమా నక్షత్రమేతి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుర్వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్ఠకం సర్వధాతమం తురంభగస్య ధీమహి అపాగోహత సవితాతృభీన్ సర్వాన్ దివో అంధసః నక్తంతాన్యభవం దృశే అస్థ్యస్థా సంభవిష్యామః నామ నామైవ నామమే నపుగుంసకం పుమాగస్త్ర్యస్మి స్థావరోస్న్యథ జంగమః యజేయక్షయష్కాహే చ మయా భూతాన్యయక్షత వశవో మమ భూతాని అనోబంధ్యోస్్యహం విభుః స్త్రియః సతీః తా ఉమే పుంస ఆహుః పశ్య దక్షణ్వాన్న విచేత గంధః కరేయః పుత్రః స ఇమాచికేత యస్తా విజానాత్ సవితుః పితా సత్ అంధో మణిమవిందత్ తమనంగిరావయత్ అగ్రేవః ప్రత్యముంచత్ తమజిహ్వా అసష్టత ఊర్ధ్వమూలమవాఖ్యాతం వృక్షయో వేద సంప్రతి న స జాతు జనశ్రద్ద్యాత్ ప్రత్యర్మామారజాదితి హసితం మృదితం గీతం వీణాపణబలాసితం మృతం జీవం చ యత్కించిత్ అంగాని స్నేహ విద్ధి తత్ అదృశ్యగ్రస్తృశ్యధ్యాయత్ అస్మాజ్జాతా మే మిథోచరన్ పుత్రో నిరృత్యా వై దేహ అచేతాయశ్చ చేతనః శతం మణిమవిందత్ సోనంగునిరావయత్ సోగ్రీవః ప్రత్యముంచత్ సోజిహ్వో అసశ్చత నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ యది ప్రవిశేత్ మిథౌచరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం ఆతమగ్నే రథం తిష్ఠ ఏకాశ్వమేకయోజనం ఏకచక్రమేకధురం పాతధ్రాజి గతిం విభో నరిష్యతి న వ్యథతే నాస్యాక్షో యాతు సజ్జతి యచ్ఛ్వేతాన్ రోహితాగ్నేః రథే యుక్త్వాధితిష్ఠతి ఏకయా చదశభిశ్చ స్వభూతే ద్వాభ్యామిష్టయే విగుంశత్యా చ తిసృభిశ్చ వహసే త్రిగుంశతా చ నియుద్ధిర్వాయ విహత విముంచ ఆతనుష్ ప్రతనుష్ ఉద్ధమాధమసంధమ ఆదిత్యే చంద్రవర్ణానా గర్భమాధే హియః పుమాన్ ఇతశ్చిత్తగుంసోద్యగతం చంద్రమసే రసంకృతి పారాదంజనజాగ్రేగ్నిం యేకో రుద్ర ఉచ్యతే అసంఖ్యాతాః సహస్రాణి స్మర్యతే న చ దృశ్యతే ఏవమేతం నిబోధత ఆమంద్రైరింద్రహరిభిః యాహి మయూరరోమభిః మా త్వా కేచిన్నయే మురిన్న పాశినః దధం వేవతాః మామంద్రైరింద్రహరిభిః యామి మయూరరోమభిః మామా కేచిన్నయే మురిన్న పాశినః దధం వేవతాః ఇమి అణుభిశ్చ మహద్భిశ్చ నిఘృష్వైరసమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుగ్ అగ్నిర్విభ్రాష్టివసనః వాయుశ్వేతసికద్రుకః సంవత్సరో విషోవర్ణైః నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యా ఇంద్రాగచ్చ హరివ ఆగచ్చ మేధాతిథేః మేషవృషణశ్వస్య మేనే గౌరావస్కందిన్న హల్యాయై జార కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ అరుణాశ్వా ఇహాగతాః వసవః పృథివిక్షితః అష్టౌ దిగ్వాససోగ్నజః అగ్నిశ్చ జాతవేదాశ్చేత్యేతే తామ్రాశ్వాస్తామ్రరథాః తామ్రవర్ణాస్తథాసికాః దండహస్తాః ఖాదగ్గతః ఇతో రుద్రాః పరాంగతాః ఉక్తగ్నిస్థానం ప్రమాణం చ పురరిత బృహస్పతిశ్చ సవితా చ విశ్వరూపైరిహాగతాం రథేనోదకవర్త్మనా అప్సుషా ఇతి తద్వయోః ఉక్తో వేషో వాసాగుంసి చ కాలావయమానామితః ప్రతీజ్యా వాసాత్యా ఇత్యశ్వినోః కోంతరిక్షే శబ్దం కరోతీతి వాసిష్ఠో రోహిణో మీమాగుంసాం చక్రే తస్యైషా భవతి వాశ్రేవ విద్యుదితి బ్రహ్మణ ఉదరణమసి బ్రహ్మణ ఉదీరణమసి బ్రహ్మణ ఆస్తరణమసి బ్రహ్మణ ఉపస్తరణమసి అష్టయోనిమష్టపుత్రా అష్టపత్నీమాహీ అహం వేదన మే మృత్యు నచా మృత్యురఘాహరత్ అష్టయోన్యష్టపుత్ర అష్టపదిదమంతరిక్షం అహం వేదన మే మృత్యు నచా మృత్యురఘాహరత్ అష్టయోనీమష్టపుత్రాం అష్టపత్నీమమూం దివం అహం వేదన మే మృత్యు నచా మృత్యురఘాహరత్ సుప్రామాణం మహీమోషో అదితిర్యోరదితిరంతరిక్షం అదితిర్మాత స పిత స పుత్ర విశ్వే దేవా అదితి పంచజనా అదితిర్జాతమదితిర్జనిత్వం అష్టౌ పుత్రాసో అదితే ఏ జాతస్తన్వః పరి దేవా ఉపప్రైత్ సప్తభిః పరామార్తాండమాస్యత్ సప్తభిః పుత్రైరదితిః ఉపప్రైత్ పూర్యంయుగం ప్రజాయై మృత్యవేతత్ పరామార్తాండమాభరదితి కానను క్రమిష్యామః మిత్రశ్చ వరుణశ్చ ధాతా చార్యమా చ అగుంశశ్చ భగశ్చ ఇంద్రశ్చ వివస్వాగిశ్చేత్యేతే హిరణ్యగర్భో హగుంసశుచిషత్ బ్రహ్మజ్ఞానంతదిత్పదమితి గర్భః ప్రాజాపత్యః అథ పురుషః సప్తపురుషః యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణానాదాయోదగాః అసౌ యోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణానాదాయాస్తంగాః అసౌ య ఆపూర్యతి సర్వేషాం భూతానాం ప్రాణీరాపూర్యతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరాపూరిష్ఠాః అసౌ యో పక్షీయతి సర్వేషాం భూతానాం ప్రాణీరపక్షీయతి మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపక్షేష్ఠాః అమోని నక్షత్రాణి సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపతమోత్సృపత ఇమే మాసాశ్చార్ధమాసాశ్చ సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణేరపప్రసృపతమోత్సృపత ఇమరితవః సర్వేషాం భూతానాం ప్రాణేరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణేరపప్రసృపతమోత్సృపత అయగుం సంవత్సరః సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపమోత్సృప ఇదమహః సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపమోత్సృప ఇయగుం రాత్రిః సర్వేషాం భూతానాం ప్రాణీరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామమ ప్రాణీరపప్రసృపమోత్సృప ఓం భూర్భువః స్వః ఏతద్వో మిథునం వానో మిథునగుం రేధ్వం అథాదిత్యస్యాష్టపురుషస్య పశూనామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని రుద్రాణామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని ఆదిత్యానామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని సతాగుం సత్యానాం ఆదిత్యానాగస్థానే స్వతేజసాభాని అభిధూన్వతామభిఘ్నతాం వాతవతాం మరుతాం ఆదిత్యానాగస్థానే స్వతేజసాభాని ప్రభూర్ణామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని విశ్వేషాం దేవానాం ఆదిత్యానాగస్థానే స్వతేజసాభానే సంవత్సరస్య సవితుః ఆదిత్యస్య స్థానే స్వతేజసాభానే ఓం భూర్భువః స్వః రశ్మయోగో మిథునం మానో మిథునదుం రేడ్వాం ఆరోగస్య స్థానే స్వతేజసాభానే భ్రాజస్య స్థానే స్వతేజసాభానే పటరస్య స్థానే స్వతేజసాభానే పతంగస్య స్థానే స్వతేజసాభానే స్వర్ణరస్య స్థానే స్వతేజసాభానే జ్యోతిషీమతస్య స్థానే స్వతేజసాభానే విభాసస్య స్థానే స్వతేజసాభానే కశ్యపస్య స్థానే స్వతేజసాభానే ఓం భూర్భువః స్వః ఆపో వో మిథునం మానో మిథునగుం రేఢ్వం అథ వాయోరేకాదశ పురుషస్యైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే వ్యవదాతానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే వాసుకి వైద్యుతానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే రజతానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే పరుషాణాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే శ్యామానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే కపిలానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే అధిరోహితానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే ఊర్ధ్వానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే అవపతంతానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే వైద్యుతానాగుం రుద్రాణాగస్థానే స్వతేజసాభానే ప్రభ్రాజమానేనాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే యవదాతేనాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే వాసుకి వైద్యుతేనాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే రజతానాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే పరుషాణాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే శ్యామానాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే కపిలానాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే అతిలోహితీనాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే ఊర్ధ్వానాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే అవపతంతీనాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే వైద్యుతేనాగుం రుద్రాణేనాగస్థానే స్వతేజసాభానే ఓం భూర్భువః స్వః రూపాణి వో మిథునం మానో మిథునగుం రేడ్వాం అథాగ్నేరష్టపురుషస్య అగ్నేః పూర్వదిశ్యస్య స్థానే స్వతేజసాభానే జాతవేదస ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభానే సహోజసో దక్షిణదిశ్యస్య స్థానే స్వతేజసాభానే అజిరా ప్రభవ ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభానే వైశ్వానరస్యాపరదిశ్యస్య స్థానే స్వతేజసాభానే నర్యాపస ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభానే పంక్తిరాధస ఉదగ్దిశ్యస్య స్థానే స్వతేజసాభానే విసర్పిణ ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభానే ఓం భూర్భువః స్వః దిశో వో మిథునం మానో మిథునగుం రేడ్వాం దక్షిణపూర్వస్యాం దిశి విసర్పే నరకః తస్మాన్నః పరిపాహి దక్షిణాపరస్యాం దిశ్య విసర్పే నరకః తస్మాన్నః పరిపాహి ఉత్తరపూర్వస్యాం దిశి విషాదే నరకః తస్మాన్నః పరిపాహి ఉత్తరాపరస్యాం దిశ్య విషాదే నరకః తస్మాన్నః పరిపాహి ఆయస్మిన్ సప్తవాసవా ఇంద్రియాణి శతక్రతవిత్యేతే ఇంద్రఘోషా వసుభిః పురస్తాదుపదధతాం మనోజవసో వః పితృభిర్దక్షిణత ఉపదధతాం ప్రచేతావో రుద్రైః పశ్చాదుపదధతాం విశ్వకర్మావ ఆదిత్యైరుత్తరత ఉపదధతాం త్వష్టావోరుపైరుపరిష్టాదుపదధతాం సాం జ్ఞానం వః పశ్చాదితి ఆదిత్యః సర్వోగ్నిః పృథివ్యాం వాయురంతరిక్షే సూర్యో దివి చంద్రమాదిక్ష నక్షత్రాణి స్వలోకే ఏవాహ్యేవ ఏవాహ్యగ్నే ఏవాహి వాయో ఏవాహి ఇంద్ర ఏవాహి పూషన్ ఏవాహి దేవా ఆపమాపాపసర్వా అస్మాదస్మాదితోముత అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచస్కరర్ధిగా వాయుష్వారశ్మిపతగః అరేచ్యాత్మానో అద్రుహ దేవేర్భువనసోవరే పుత్రవత్వాజమేసుత మహానాం నైర్మహామానా మహసో మహసస్వః దేవేః పర్జన్యసోవరే పుత్రవత్వాజమేసుత అపాశ్నిష్ణిమపారక్షః అపాశ్నిష్ణిమపారఘం అపాఘ్రామపచావర్తిం అపదేవేరితోహిత వజ్రం దేవేరజేతాగిశ్చ భువనం దేవసోవరే ఆదిత్యానదితిం దేవీం యోనినోర్ధ్వముదేశత భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ణువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు కేతవో అరుణాశశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్ఠాగం శతధాహి సమాహితాసో సహస్రధాయసం శివా నః సంతమాభవంతు దివ్యా ఆప ఓషధయః సుమృళీకా సరస్వతీ మాతే వ్యోమ సందృశి రూపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుషుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుషుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేపతిష్ఠతి ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితాః తదేషాభ్యనోక్త అపాగం రసముదయగం సన్ సూర్యే శుక్రగం సమాభృతం అపాగం రసస్య జోరస తం వో గృహ్ణామ్యుత్తమమితి ఇమే వై లోకా అపాగం రస తే ముష్మిన్నాదిత్యే సమాభృతాః జానుదగ్నేముత్తర వేదేం ఖాత్వా అపాం పూరయిత్వా గుల్ఫదగ్నం పుష్కరపర్ణైః పుష్కరదండైః పుష్కరైశ్చ సగ్రస్థీర్య తస్మిన్ విహాయసే అగ్నిం ప్రణీయోపసమాధాయ బ్రహ్మవాదినో వదంతి తస్మాత్ ప్రణీతేజమగ్నిశ్చీయతే సా ప్రణీతేజమప్సుహ్యజం చీయతే అసౌ భువనేప్యనాహితాగ్నిరేతాః తమభిత ఏతా అభీష్టకా ఉపదధాతి అగ్నిహోత్రే దర్శపూర్ణమాసయోః పశుబంధే చాతుర్మాస్యేషు అసో ఆహుః సర్వేషు యజ్ఞక్రతుష్మితి ఏతద్ధస్మవా ఆహుః షండిరాః కమగ్నించినుతే సక్రియమగ్నించిన్వానః సంవత్సరం ప్రత్యక్షేణ కమగ్నించనుతే సావిత్రమగ్నించిన్వానః అముమాదిత్యం ప్రత్యక్షేణ కమగ్నించనుతే నాచికేతమగ్నించిన్వానః ప్రాణాన్ ప్రత్యక్షేణ కమగ్నించనుతే చాదుర్హోత్రియమగ్నించిన్వానః బ్రహ్మ ప్రత్యక్షేణ కమగ్నించనుతే వైశ్వసృజమగ్నించిన్వానః శరీరం ప్రత్యక్షేణ కమగ్నించినుదే ఉపానువాక్యమాశుమగ్నించిన్వానః ఇమాన్ లోకాన్ ప్రత్యక్షేణ కమగ్నించినుదే ఇమమారుణకేతుకమగ్నించిన్వానగితి యదేవాసౌ ఇతశ్చాముతశ్చావ్యతిపాతి తమితి యోగ్నేర్మిసూయావేద మిథునవాన్ భవతి ఆపో వా అగ్నేర్మిథూయాః మిథునవాన్ భవతి య ఏవం వేద ఆపో వా ఇదమాసాన్ శరీరమేవ స ప్రజాపతిరేకః పుష్కరపర్ణే సమభవత్ తస్యాంతర్మనసి కామః సమవర్తత ఇదగం సృజేయమితి తస్మాద్యత్పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేషాభ్యనోక్తా కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేతః ప్రథమం యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రదేశ్యా కవయో మనీషేతి ఉపైనం తదుపనమతి యత్కామో భవతి య ఏవం వేద సతపోతప్యత సతపస్తప్త్వా శరీరమధూనుత తస్య జన్మాగుం సమాసీత్ తతో రుణాః ఏతవో వాతర్శనార్షయ ఉదతిష్ఠన్ ఏన ఖాః తే వైఖానసాః ఏ బాలాః ఏ బాలఖిల్యాః యోరసః సోపాం అంతరతః కూర్మం భూతగం సర్పంతం తమబ్రవీత్ మమ వేత్తం మాగుంసా సమభూత్ నేత్యబ్రవీత్ పూర్వమేవాహమిహాసమితి తత్పురుషస్య పురుషత్వం స సహస్రశీర్షా పురుష సహస్రాక్షః సహస్రపాత్ భూత్వోదతిష్ఠత్ తమబ్రవీత్ త్వం వై పూర్వగం సమభూః త్వమిదం పూర్వః కురుష్వేతి స ఇద ఆదాయాపః అంజలినా పురస్తాదుపాదధాత్ ఏవాహ్యేవేతి తత ఆదిత్య ఉదతిష్ఠత్ సా ప్రాచేదిక్ అధారుణః కేతుర్దక్షిణత ఉపాదధాత్ ఏవాహ్యగ్న ఇది తతో వా అగ్నిరుదతిష్ఠత్ సా దక్షిణాదిక్ అధారుణః కేతుః పశ్చాదుపాదధాత్ ఏవాహి వాయో ఇతి తతో వాయుర్దతిష్ఠత్ సా ప్రతిచేదిక్ అధారుణః కేతురుత్తరత ఉపాదధాత్ ఏవాహీంద్రేతి తతో వా ఇంద్ర ఉదతిష్ఠత్ సోదీచేదిక్ అధారుణః కేతుర్మధ్య ఉపాదధాత్. దేవాహిపూషన్నితి తతో వై పూషోదతిష్ఠత్ సేయం దిక్. అధారుణః కేతురుపరిష్టాదుపాదధాత్. దేవాహి దేవాహితి తతో దేవమనుష్యాః పితరః గంధర్వాప్సరసశ్చోదతిష్ఠన్. సోర్ధ్వాదిక్ యా విప్రుషో విపరాపదన్ తాభ్యోసురారక్షాగంసి పిశాచాశ్చోదతిష్ఠన్. తస్మాత్తే పరాభవన్ విప్రభ్యో హితే సమభవన్. తదేషాభ్యనోక్తా ఆపోహయద్బృహతేర్గర్భమాజన్ దక్షం దధానా జనయంతే స్వయంభం. తత ఇమేధ్యసృజ్యంత సర్గాః అద్భ్యో వా ఇదగం సమభూత్. తస్మాదిదగం సర్వం బ్రహ్మ స్వయంభిరి. తస్మాదిదగం సర్వం శిథిలమివ ధ్రువమివాభవత్. ప్రజాపతిర్వావదత్ ఆత్మనాత్మానం విధాయ తదేవాను ప్రావిశత్. తదేషాభ్యనోక్తా విధాయ లోకాన్ విధాయ భూతాని విధాయ సర్వాః ప్రదిశో దిశశ్చ. ప్రజాపతిః ప్రథమజా రజస్య ఆత్మనాత్మానమభిసంవివేశేతి. సర్వమేవేదమాత్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి. య ఏవం వేద చతుష్టయ ఆపో గృహ్ణాతి. చత్వారివ అపాగం రూపాణి మేఘో విద్యుత్ స్తనయిత్రుర్వృష్టిః తాన్యేవావరుంధే. ఆతపతి వర్ష్యా గృహ్ణాతి తాః పురస్తాదుపదధాతి. ఏతా వై బ్రహ్మవర్చస్యా ఆపః ముఖత ఏవ బ్రహ్మవర్చసమవరుంధే. తస్మాన్ముఖతో బ్రహ్మవర్చసితర కోప్యా గృహ్ణాతి తాదక్షిణత ఉపదధాతి. ఏతా వై తేజస్వినీరాపః తేజ ఏవాస్య దక్షిణతో దధాతి. తస్మాద్దక్షిణోర్ధస్తేజస్వితరః స్థావరా గృహ్ణాతి తాః పశ్చాదుపదధాతి. ప్రతిష్ఠితా వై స్థావరాః పశ్చాదేవ ప్రతిష్ఠతి. వహంతేర్గృహ్ణాతి తా ఉత్తరత ఉపదధాతి. ఓజసా వా ఏతా వహంతేరివోద్గతేరివ ఆకూజతేరివ ధావంతే. ఓజ ఏవాస్యోత్తరతో దధాతి. తస్మాదుత్తరోర్ధ ఓజస్వితర సంభార్యా గృహ్ణాతి తా మధ్య ఉపదధాతి. ఇయం వై సంభార్యాః అస్యామేవ ప్రతిష్ఠతి. పల్వల్యా గృహ్ణాతి తా ఉపరిష్టాదుపాదధాతి. అసౌ వై పల్వల్యాః అముష్యామేవ ప్రతిష్ఠతి. దిక్షోపదధాతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అభ్యో వా అన్నం జాయతే. యదేవాభ్యోన్నం జాయతే తదవరుంధే. తం వా ఏతమరుణాః కేతవో వాతరశనార్షయో చిన్వన్. తస్మాదారుణకేతుకః తదేషాభ్యనోక్తా కేతవో అరుణాశశ్చ ఋషయో వాతరశనాః. ప్రతిష్టాగం సతధాహి సమాహితాసో సహస్రధాయ సమితి. శతశశ్చైవ సహస్రశశ్చ ప్రతిష్ఠతి. య ఏతమగ్నిం చినుతే యగుచైనమేవం వేద జానుదగ్నేముత్తర వేదీం ఘాత్వా అపాం పూరయతి. అపాగం సర్వత్వాయ పుష్కరపర్ణగం రుక్మం పురుషమిత్యుపదధాతి. తపో మే పుష్కరపర్ణం సత్యగం రుక్మః అమృతం పురుషః. ఏతావద్వావాస్తి యావదేతత్ యావదేవాస్తి తదవరుంధే. ఓర్మముపదధాతి అపామేవ మేధమవరుంధే. అథో స్వర్గస్య లోకస్య సమష్ట్యే ఆపమాపామపస్సర్వాః అస్మాదస్మాదితోముతః. అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసం చ స్కరద్భిజా ఇతి వాయువశ్వారశ్మిపతయః. లోకం వృణచ్ఛిద్రం వృణ యాస్తిస్రః పరమజాః ఇంద్రఘోషా వసుభిరేవాహ్యేవేతి పంచచితయ ఉపదధాతి పాంతోగ్నిః యావానేవాగ్నిః కంచినుతే లోకం మృణయా ద్వితీయముపదధాతి పంచపదా వై విరాట్ తస్యావా ఇయం పాదః అంతరిక్షం పాదః యోః పాదః దిశః పాదః అరోరజాః పాదః యరాజ్యేవ ప్రతిష్ఠతి య ఏతమగ్నిం చినుతే యగుచైనమేవం వేద అగ్నిం ప్రణీయోపసమాధాయ తమభితయేతా అవీష్టకా ఉపదధాతి అగ్నిహోత్రే దర్శపూర్ణమాసయోః పశుబంధే చాదుర్మాస్యేషు అథో ఆహుః సర్వేషు యజ్ఞక్రతుష్విది అథః స్వాహారుణస్వాయంభువః సావిత్రః సర్వోగ్నిరిత్యననుషంగం మన్యామహే నానావా ఏతేషాం వీర్యాణి కమగ్నిం చినుతే క్షత్రియమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే సావిత్రమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే నాచికేతమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే చాదుర్హోత్రియమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే వైశ్వసృజమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే ఉపానువాక్యమాశుమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే ఇమమారుణకేతుకమగ్నిం చిన్వాన ఇతి వృషావా అగ్నిః వృషాణౌ సద్గస్థాలయేత్ హన్యేతాస్య యజ్ఞః తస్మాన్నానుషజ్యః సోత్తరవేదిషు క్రతుషు చిన్వేత ఉత్తరవేద్యాగిహ్యగ్నిశ్చీయతే ప్రజాకామశ్చిన్వేత ప్రజాపత్యో వా ఏషోగ్నిః ప్రజాపత్యాః ప్రజాః ప్రజావాన్ భవతి య ఏవం వేద పశుకామశ్చిన్వేత సాం జ్ఞానం వా ఏతత్ పశూనాం యదాపః పశూనామేవ సాం జ్ఞానేగ్నిం చినుతే పశుమాన్ భవతి య ఏవం వేద వృష్టికామశ్చిన్వేత ఆపో వై వృష్టిః పర్జన్యో వర్షుకో భవతి య ఏవం వేద ఆమజా వై చిన్వేత ఆపో వై భేషజం భేషజమేవాస్మై కరోతి సర్వమాజురేతి అభితరగ్నిశ్చిన్వేత వజ్రో వా ఆపః వజ్రమేవ భ్రాతృవ్యేభ్యః ప్రహరతి శృణుత ఏనం తేజస్కామో దశస్కామః బ్రహ్మవర్చసకామస్వర్గకామశ్చిన్వేత ఏతావద్వాస్తి యావదేతత్ యావదేవాస్తి తదవరుంధే రసేతవ్రతం వర్షతి న ధావేత్ అమృతం వా ఆపః అమృతస్యానంతరిత్యే నాప్సుమోత్రపురేషం కుర్యాత్ న నిష్ఠీవేత్ న వివసనస్నాయాత్ గుహ్యో వా ఏషోగ్నిః ఏతస్యాగ్నేరనతిదాహాయ నవుష్కరపర్ణాని హిరణ్యం వాధితిష్ఠేత్ ఏతస్యాగ్నేరనభ్యారోహాయ నకోర్మస్యాశ్నీయాత్ మోదకస్యాఘాతుకాన్యేన మోదకాని భవంతి అఘాతుకా ఆపః య ఏతమగ్నిం చినుతే య ఉచైనమేవం వేద ఇమానుకం భువనాశేషధేమ ఇంద్రశ్చ విశ్వే చ దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యైరింద్రః సహశేషధాతు ఆదిత్యైరింద్రః సగణో మరుద్భిః అస్మాకం భూత్వమితనూనాం ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆండీభవజమాముహుః సుఖాదీం దుఃఖనిధనాం ప్రతిమం చ స్వస్వాం పురాం మరీచయస్వాయంభువాః యే శరీరాణ్యకల్పయన్ తేతే దేహం కల్పయంతో మా చ తే క్ష్యాస్మదీర్షత్ ఉత్తిష్ఠతమాస్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారతాః రాజ్ఞః సోమస్య దృప్తాసః సోర్యేణ సయుజోషసః యువాసువాసాః అష్టాచక్రానవద్వారా దేవానాం పురయోధ్యా తస్యాగం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆయః కీర్తిం ప్రజాం దదుః దిర్భ్రాజమానాగం హరిణీం యశసా సంపరివృతాం పురగం హిరణ్మయీం బ్రహ్మా నిరేషా పరాజితా పరాంగేత్యజ్యామయీ పరాంగేత్యనాశకీ ఇహ చాముత్రచాన్వేతి విద్వాన్ దేవాసురానుభయాన్ యత్కుమారీ మంద్రయతే యద్యోషిద్యత్పతివ్రతా అరిష్టం యత్కించ క్రియతే అగ్నిస్తదను వేధతి అశ్రుతా సశ్రుతాసశ్చ యజ్వానో యేప్యయజ్వనః స్వర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిం చ యే విదుః సికతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరదాత్ వృష్ణిభిః అపేతవీతమిత సర్పతాతః యేత్రస్థపురాణా యే చ నూతనాః అహోభిరద్భిరక్తుభిర్వ్యక్తం యమో దదాత్మవసానమస్మై నృమృణంతు నృపాత్వర్యః అకృష్టాయే చ కృష్టజాః కుమారీషు కనీనీషు జారిణీషు చ గేహితాః రేతః పీతా ఆండ్రపీతాః అంగారేషు చ గేహుతాః ఉభయాన్ పుత్రపౌత్రకాన్ యువేహం యమరాజకాన్ శతమిన్ను శరదః అదోయద్బ్రహ్మవిలవం విదృణాం చ యమస్య చ వరుణస్యాశ్వినోరగ్నేః మరుతాం చ విహాయసాం కామప్రయవణం మే అస్తు సహ్యేవాస్మి సనాతనః ఇతి నాపో బ్రహ్మశ్రవో రాజోధనం పుత్రానాపో దేవీ విహాహితా ఇశీర్ష్మీం గృధ్రశీర్ష్మీం చ అపేతో నిరృతిగుం హథః పరిబాధగ్విశ్వేతకక్షం నిజంఘగుం సబలోదరం సతాన్ వాచ్యాజజాసః అగ్నేనాశయ సందృశః ఈర్ష్యా సూజే బుభుక్షా మన్యుం కృత్యాం చ దీధిరే రసేన తిగుం శుకావతా అగ్నేనాశయ సందృశః పర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మేషుషే స నో యవసమిచ్ఛత్ ఇదం వచః పర్జన్యాయ స్వరాజే హృదో అస్త్వంతరంతద్యుయోత వయోభోర్వాతో విశ్వకష్టయః సంత్వస్మే సుపిత్పరా ఓషధీర్దేవగోపాః యో గర్భమోషధీనాం గవాం కృణోత్యర్వతాం పర్జన్యః పురుషీణాం పునర్మామేత్వింద్రియం పునరాజః పునర్భగః పునర్బ్రాహ్మణమేతు మా పునర్ద్రవిణమేతు మా యన్మేద్యరేతః పృథివీమస్తాన్ యదోషధీరప్యసరద్యదాపః ఇదం తత్ పునరాదదే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేతః ప్రసిచ్యతే యన్మ ఆజాయతే పునః తేన మామమృతం కురు తేన సుప్రజసం కురు అభ్యస్తిరోధాజాయత తవ వైశ్రవణః సదా తిరోధేహి సపత్నాన్నః యే అపోష్ణంతి కేచన వాష్ట్రీం మాయాం వైశ్రవణః రథగుం సహస్రబంధురం పురుశ్చక్రగుం సహస్రాశ్వం ఆస్థాయాజాహిన బలిం యస్మై భూతాని బలిమావహంతి ధనంగావోహస్తి హిరణ్యమశ్వాన్ అసామసుమతో యజ్ఞయస్య శ్రియం విభ్రతోన్నముఖీం విరాజం సుదర్శనే చక్రౌంచే చ మైనాగే చ మహాగిరౌ సతద్వాట్టారగమంతా సంహార్యన్నగరంతవ ఇది మంత్రాః అల్పోత ఊర్ధ్వం యది బలిగంహరేత్ హిరణ్యనాభజే వితుదగే కౌబే రాజాయం బలిః సర్వభూతాధిపతయే నమ ఇతి అథ బలిగం హత్వోపతిష్ఠేత క్షత్రం క్షత్రం వైశ్రవణః బ్రాహ్మణా వయగ్గస్మః నమస్తే అస్తు మామాహిగుంసేః అస్మాత్ప్రవిశ్యాన్నమధ్యీతి అథ తమగ్నిమాదధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత తిరోధాభూః తిరోధాభువః తిరోధాస్వః తిరోధాభూర్భువస్వః సర్వేషాం లోకానామాధిపత్యేసీదేతి అథ తమగ్నిమింధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత తిరోధాభూస్వాహా తిరోధాభువస్వాహా తిరోధాస్వస్వాహా తిరోధాభూర్భువస్వస్వాహా యస్మిన్నస్య కాలే సర్వా ఆహుతేర్హుతా భవేయుః అపి బ్రాహ్మణముఖేనాః తస్మిన్నన్నః కాలే ప్రయుంజీత పరసుప్తజనాద్వేపి మాస్మ ప్రమాద్యంతమాధ్యాపయేత్ సర్వార్థాసిద్ధ్యంతే యేవం వేద క్షుద్ధ్యన్నితమజానతాం సర్వార్థాన సిద్ధ్యంతే యస్తే విఘాతుకోద్భ్రాతా మమాంతర్హృదయే శ్రితః తస్మా ఇమమగ్రపిండం జుహోమి సమేర్థాన్మా వివధీత్ మయి స్వాహా రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః కేతవో అరుణాసశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్టాగం శతధాహి సమాహితాసో సహస్రధాయసం శివానశ్శంతమాభవంతో దివ్యా ఆప ఓషధయః సుమృడేకా సరస్వతి మాతే వ్యోమ సందృశి సంవత్సరమేతద్వ్రతం చరేత్ ఋతౌ వా మాసౌ నియమస్తమాసేన తస్మిన్ నియమ విశేషాః త్రిశవనముదకోపస్పర్శి చతుర్థకాలపానభక్త స్యాత్ అహరహర్వాభైక్షమశ్రీయాత్ ఔదుంబరేభిః సమిద్భిరగ్నిం పరిచరేత్ పునర్మామైత్వింద్రియమిత్యేతేనానువాకేన ఉద్ధృతపరిపూతాభిరద్భిః కార్యం కుర్వీత అసంచయవాన్ అగ్నయే వాయవే సూర్యాయ బ్రహ్మణే ప్రజాపతయే చంద్రమసే నక్షత్రేభ్యః ఋతుభ్యః సంవత్సరాయ వరుణాయారుణాయేతి వ్రతహోమాః ప్రవర్యవదాదేశః అరుణాః కాండఋషయః అరణ్యే ధీజీరన్ భద్రం కర్ణేభిర్జిద్వే చ పిత్వా మహానామ్నేభిర్దకగం సర్గస్పర్శ తమాచార్యో దద్యాత్ శివానశ్శంతమేత్యోషధీరారభతే సుమృణీకేతి భూమిం ఏవమపవర్గే ధేనుర్దక్షిణా కగుం సంవాసశ్చ క్షౌమం అన్యద్వా శుక్లం యథాశక్తివా ఏవగ్రస్వాధ్యాయ ధర్మేణ అరణ్యే ధీయీత తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి భద్రం దధాతు ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్యః ప్రథమ ప్రశ్న సమాప్తః.